వాసుడి కలసం పెట్టరే ఇంతులో ఓ బంతులో చిరునవ్వుల మరుమల్లెలా హరివిల్లులు మంచి ముత్యం వేలి పగడం పచ్చ కర్పూరం పచ్చ కర్పూరం పద్మావతి పూజకు పసిడి కలసం పెట్టరే సన్నజాజుల సరములు గళ సీమలో అలరించగా ఆ సొగసు చూసి శ్రీనివాసుడు మెచ్చగా ఆ పరవశాన శ్రీదేవి మురియగా మంచి పసిడి కలసం పెట్టరే ముద్దులొలికే బుగ్గపై ఒక దిష్టి చుక్కను పెట్టగా ఆ కళలు చూసి తిరుమలేశుడు మెచ్చగా ఆ పరవశాన శ్రీదేవి మురియగా మంచి ముత్యం మేలి పగడం పచ్చ కర్పూరం కర్పూరం పద్మావతి దేవి పూజకు పసిడి కలసం పెట్టరే పరిమళాలు అతివతనువున విరియగా పారాణి పదముల పసిడి మూవలు ఘల్లు ఘల్లు నమ్రోయగా ఆరవళికి హరిదండము పులకించగా ఆనందమయ లోకాలలో విహరించగా పసిడి కలసం పెట్టరే పద్మావతి దేవి పూజకు పసిడి కలసం పెట్టరే హారకేయూర స్వర్ణ మకుట సంశోభితమై శంఖ చక్రమణి దీప్త విరాజితమై కోటి సూర్య ప్రభలు కొలువు తీరిన రూపమై వేల చంద్రుల సుధలు వెళ్లి విరిసిన దీపమై వెలుగులకే వెలుగై విజ్ఞానపుంజమై ప్రకాశించే ఆ శ్రీనివాసుని సుందర రూపం ఎంత చూసినా తనివి తీరదు. ఆ తిరుమలేశుని నిర్మల ధ్యానం ఎంత చేసినా మనసు నిండదు.